కందుకూరి రాము గారితో పరిచయ కార్యక్రమం. మనం సాగించే ప్రయాణంలో ఒంటరిగా వెళ్ళిపోతూ ఉండకుండా మనతో పాటు నలుగురికి కావలసినటువంటి చేయూతనివ్వటం, ఉత్తేజపరచటం, వాళ్ళను కూడా ముందుకు తీసుకువెళ్ళటం, ఇలాంటి లక్షణాలు మనిషిని మనిషిగా మారుస్తూ ఉంటాయి. అలా ఒక్కరే జీవితం కొనసాగిస్తూ ఏదో మనం సాధారణంగా ఒక సామెత ఉంది, తిన్నాం పడుకున్నాం తెల్లారింది అనేటువంటి దృష్టి కాకుండా ఏదో ఒకటి చేయాలి, ఎవరికో కొంత చేయాలి, మొత్తంగా సమాజానికి ఏదో చేసేసి మార్చకపోయినా మన వంతు ఏదో చేస్తే మనని చూసి మిగతా వాళ్ళు కూడా అలా చేస్తారు అనేటువంటిది కొంతమందికి ఉంటుంది. ఆ కొంతమందిలో ఒకరు కందుకూరి రాము గారు. రాము గారు, మీరు మొట్టమొదటిసారిగా మీరు జీవితంలో స్థిరపడ్డారు. ఒక ఆఫీస్ బాయ్ దగ్గర నుంచి ఒక పర్మనెంట్ ఉద్యోగం స్థాపించుకుని జీవితంలో స్థిరపడ్డారు. స్థిరపడిన తర్వాత మీకు మొట్టమొదటిసారిగా జీవితంలో నేను సెటిల్ అయ్యాను అనేటువంటి భావన వచ్చి ఉంటుంది. ఆ భావన వచ్చిన తర్వాత మీరు మీకు వచ్చినటువంటి ఆలోచనలు ఏమిటి? నేను ఉద్యోగరీత్యా నిజామాబాద్ బ్రాంచ్కి ట్రాన్స్ఫర్ అయ్యి అక్కడ పనిచేస్తున్న క్రమంలో ఒక విద్యార్థిని, ఇంటర్మీడియట్ చదువుతుంది జ్యోతి అనే అమ్మాయి, రైలు ప్రమాదంలో రెండు కాళ్ళు పోగొట్టుకుంది. కన్నగంటి నరసింహారావు గారు అనే ఒక సామాజిక కార్యకర్త, సామాజికవేత్త, వారి ఇంట్లో నేను పెయింగ్ గెస్ట్గా ఉండేవాడిని. ఆ జ్యోతి అనే అమ్మాయికి చికిత్స కోసం, తర్వాత తను చదువుకోవడానికి తను తోడ్పడేవాడు, తను విరాళాలు సేకరించేవాడు అబ్బాయి అమ్మాయికి కావాల్సిన ఆర్థిక సహాయము చేయడానికి. నేను అది చదివి స్ఫూర్తి పొందాను. నేను వెండమూరి వీరేంద్రనాథ్ పుస్తకాలు చదివి వ్యక్తిత్వ వికాస రంగానికి చెందినవి, తర్వాత మా నాన్నగారు చిన్నప్పుడు చేసేవాళ్ళు అనేక కార్యక్రమాలు, అట్లా నా మనసులో ఉండిపోయింది సమాజానికి ఏదైనా చేయాలి అనే తపన. అప్పుడు ఆ సంఘటన నన్ను కదిలించింది. నేను కూడా ఎందుకు చేయకూడదు సహాయం అని నేను కూడా విరాళాలు సేకరించడం మొదలుపెట్టాను. స్నేహితులు, బంధువులు, మిత్రులు సేకరిస్తుంటే ఒక మిత్రుడు ఇచ్చిన డబ్బుకి విరాళాలు రసీట్ అడిగారు. రసీదు ఉందంటే నా దగ్గర లేదు, సమాధానం లేదు. తర్వాత ఆలోచించాను, రసీదు కావాలంటే ఇట్లా ఏం చేయాలంటే ఒక ఎన్జిఓ స్థాపించాలి, రిజిస్ట్రేషన్ చేయాలి అని తెలిసింది. ఆ క్రమంలో పుట్టింది మిత్ర చిల్డ్రన్ వెల్ఫేర్ అసోసియేషన్. కొందరు మిత్రులతో, ఆఫీస్లో పనిచేసే మిత్రులందరినీ కలుపుకొని నేను స్థాపించాను 2005. ఆ సంఘటన నేను సామాజిక కార్యక్రమాలు నిర్వహించడానికి మొదటగా అది నాకు తోడ్పడింది. గత 10 సంవత్సరాలుగా వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తూ చాలా సంతోషంగా జీవిస్తున్నాం. సమాజ సేవ అంటే సమాజంలో మనం నిత్యం చూస్తూ ఉంటాం, అనేక రకమైనటువంటి అంశాలు ఉంటాయండి. అభివృద్ధి చెందుతున్నటువంటి దేశం కాబట్టి మనది, ఆ దేశంలో మనం రకరకాలైనటువంటి ఇంకా తీర్చుకోవాల్సినటువంటివి, పూర్తి చేసుకోవాల్సినటువంటి పనులు చాలా ఉంటాయన్నమాట. మీరు సమాజానికి సేవ చేయాలి అనుకున్నప్పుడు మీకు దృష్టి అంటే ఏ విధంగా చేస్తే బాగుంటుంది అనేటువంటిది ఏదన్నా ఒక ఆలోచన వచ్చిందా మీకు? మా దగ్గరికి వస్తుంటారు పేద విద్యార్థులు, సింగిల్ పేరెంట్గా కానీ లేకుంటే అసలు పేరెంట్స్ లేకుండా అనాథలుగా ఉన్నవాళ్ళు రకరకాలుగా వస్తుంటారు. వీళ్ళు ఒక సామాజిక వర్గానికి కాకుండా అనేక కులాలు, మతాలు, ప్రాంతాల వారి నుంచి వస్తుంటారు. ఎవరైనా తెలిసిన వాళ్ళు రిఫరెన్స్ ద్వారా వచ్చి వాళ్ళు ఆర్థిక సహాయం అడుగుతుంటారు. వాళ్ళకి ముఖ్యంగా మేము ఆర్థిక సహాయం అందిస్తుంటాము. ఆ క్రమంగా మేము ముందుకు వెళ్తున్నాం. అంటే పిల్లలకి మీరు చదువుకునేటువంటి పేద విద్యార్థులకి మీరు స్కూల్ యూనిఫామ్ కానీ, బుక్స్ కానీ, ట్యూషన్ ఫీజు కానీ లేకుంటే ఏదైనా వాళ్ళకి ఏర్పాటు చేస్తుంటాం. ప్రభుత్వ పాఠశాలలో ఒక బెంచెస్ కానీ లేకుంటే తినడానికి కంచాలు, గ్లాసెస్, అట్లాంటి వాటర్ ట్యాంక్ కట్టించడము ఇట్లాంటివి కూడా చేశాం. ఓకే అండి. అంటే మీకు తర్వాత అంటే మీరు ఒకసారి స్టూడెంట్ మీ దగ్గరికి వచ్చి ఫీజు తీసుకున్న తర్వాత వాళ్ళకి ఫాలోఅప్ అంటే వాళ్ళు ఎలా చదువుతున్నారు, వాళ్ళకి మళ్ళీ ఫీజులు కట్టడం, వాళ్ళకి అవసరాలు ఏమిటి, ఇలాంటివి నిత్యం మీరు పర్యవేక్షిస్తుంటారా? వాళ్ళే మాకు మా దగ్గరికి వస్తుంటారు, ఇట్లా మార్కులు మంచిగా వచ్చాయి, ర్యాంకులు వచ్చాయి, కృతజ్ఞతలు, మీరు దీవించండి, బ్లెస్సింగ్స్ కావాలని చెప్పేసి వస్తుంటారు. మేమైతే నిజం చెప్పాలంటే ప్రతి ఒక్కరిని మేము అట్లా చూడడానికి వీలు పడదు మాకు. అంటే ఒకసారికి కట్టేసి ఊరుకుంటారా, వాళ్ళు చదువు పూర్తయ్యేంత వరకు అట్లా ఏమన్నా మీకు? కొందరు విద్యార్థులు క్రమం తప్పకుండా చదువుతున్నారు, ఇంటర్మీడియట్ చదువుతున్నాడు క్రాంతి అనే అబ్బాయి. తను ఐఐటి చదువుతున్నాడు ఇప్పుడు. గత 3 సంవత్సరాలుగా తనకు మేము ఆర్థిక సాయం అందిస్తున్నాము. వాళ్ళు కోరినప్పుడు మేము చేస్తాం, తప్పకుండా ఆర్థిక సాయం అందిస్తాం. ఇప్పటి వరకు ఎవరిని కాదలేదు. అంటే ఇప్పుడు మీరు ఇప్పటి వరకు చేసిన దాన్ని, స్టూడెంట్స్ని, వీళ్ళ పెర్ఫార్మెన్స్ ఎట్లా ఉంది, దాన్ని మళ్ళీ మనం రెగ్యులర్గా మానిటర్ చేయటం, వాళ్ళని మరింత ఉన్నతంగా తీర్చిదిద్దటం అనేటువంటి అట్లాంటి ఏదైనా ప్రపోజల్స్ అట్లా పెట్టుకుంటాం. ముందు ఆలోచించాలి. ఇప్పుడైతే ప్రస్తుతం అయితే అట్లా చేయటం లేదు. ఇప్పుడు ఒక మీకు ఇష్టమైనటువంటి ఒక పాట విందామండి. ఏదన్నా ఒక పాట చెప్పండి. ప్రతి రాత్రి వసంత రాత్రి ప్రతి గాలి పైరగాలి. ఏకవీరి చిత్రంలో నాకు చాలా ఇష్టమైన పాట. ఆ పాట ఇప్పుడు విందామండి. ఫౌండేషన్ ఫౌండర్ ప్రెసిడెంట్ కందుకూరి రాము గారితో మనం కొన్ని విషయాలు ముచ్చటించుకుంటున్నాం. తర్వాత మీరు చాలా పుస్తకాలు ప్రచురించారు, ఈ పుస్తక ప్రచురణకి నేపథ్యం ఏమిటి? మొదటగా నేను నాకు సేకరించడం అలవాటు, నాకు నచ్చినవన్నీ కూడా చాలా అంటే స్టాంపులు కానీ తర్వాత నాణ్యాలు కరెన్సీ ఇట్లా ఈ క్రమంలో కొటేషన్స్ కూడా నేను సేకరించాను చాలా పుస్తకాల నుంచి, వివిధ దినపత్రికలు వారపత్రికల నుంచి. ఆ కొటేషన్స్ ఇంగ్లీషు నేను మొదటిసారి నేను టైప్ చేసి డిజైన్ చేసి జెరాక్స్ తీసి పంచేవాడిని విద్యార్థులకి, తర్వాత వివిధ సమావేశాల్లో. బిఎస్ రాములు గారు అనే ఒక రచయిత పెద్ద ఆయన చాలా పుస్తకాలు రాశారు, వారికి ఒకసారి చూసి నేను జిరాక్స్ తీసి పంచేది చూసి నాకు తను చెప్పారనమాట పుస్తకాలు ఎట్లా ముద్రించాలి, దీన్ని ఒక పుస్తక రూపంలో తీసుకురా బాగుంటుందని చెప్పేసి పుస్తకం ఎట్లా చేయాలనేది నాకు వివరించి చెప్పారు, ఎన్ని పేజీలు ఉండాలి, ఎంత డబ్బు ఖర్చు అవుతుంది ఏంటి అనేది నాకు మార్గం చూపెట్టారు. వారికి నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఈ కార్యక్రమం ద్వారా. మొట్టమొదటిగా కొటేషన్స్ అనే పేరుతో ఇంగ్లీషు పుస్తకాన్ని నేను సేకరించింది, నేనే తీర్చి డిజైన్ చేసింది, ప్రింట్ చేశాము. ఆ తర్వాత 100 జాతీయాలు అనే పుస్తకాన్ని నైతిక విలువలు పిల్లల కోసం అదొకటి ముద్రించాము. ఆ 100 జాతీయాలు అనే పుస్తకాన్ని మేము ప్రభుత్వ పాఠశాలలో కానీ లేకుంటే పేద విద్యార్థులకు కానీ ఉచితంగా ఇస్తుంటాం. ఇప్పటివరకు 5000 పుస్తకాలు మేము ఉచితంగా అందించాము. ఈ పుస్తకాన్ని దాతల సహాయంతో మేము ముద్రించి ఉచితంగా అందిస్తుంటాము. తర్వాత అంటే ఇప్పుడు మీరు ఇప్పటివరకు ఎన్ని పుస్తకాలు ముద్రించుంటారు? 4 పుస్తకాలు ముద్రించాం సార్. కొటేషన్స్ అనేది ఇంగ్లీష్ పుస్తకం, రెండవది 100 జాతీయాలు అనేది తెలుగు నైతిక విలువలకు సంబంధించింది, మూడవది విజ్ఞాన మాటలు విజయానికి పాటలు, నాలుగవది మాటలతో ఆటలు పజిల్స్ పుస్తకం, ఇంకొకటి కూడా సావనీర్ అనేది మా కాంతి ఫౌండేషన్ మొదటి సంవత్సరం సందర్భంగా ఒకటి ముద్రించాము. ఈ 5 పుస్తకాలు ముద్రించడంలో మాకు కొంచెం అనుభవం ఏర్పడింది. ప్రస్తుతం పిల్లల కోసం మరొక పుస్తకం కూడా ఇప్పుడు రూపొందిస్తున్నాము. అంటే ఇప్పుడు విజ్ఞుల మాటలు విజయానికి పాటలు అనే పుస్తకం ముద్రించారు, దీనికి నేపథ్యం ఏమిటండి? అంటే ఎందుకుని ఇటువంటి పుస్తకాన్ని మనం ముద్రించాలి, వీటి వల్ల ఏమిటి ప్రయోజనం అనేటువంటిది మీకు ఎలా తలంపు కలిగింది? ఇంపాక్ట్ అనే ఒక ప్రోగ్రాము యువత యువకులకు వ్యక్తిత్వ వికాసానికి నిర్వహిస్తున్నారు గంపా నాగేశ్వరరావు గారు. ఆ కార్యక్రమానికి నేను రెగ్యులర్గా వెళ్ళేవాడిని. అక్కడ యువత యువకులను చూసి వాళ్ళకి ఏదైనా అందించాలి మన తపన, నేను సేకరించిన ఒక పుస్తక రూపంలో తీసుకురావడం, అంతకుముందు 2 పుస్తకాలు చేసిన అనుభవం ఉంది. ఆ క్రమంలో వచ్చిన ఆలోచన, నేను చూసిన యువత యువకులకి ఏం కావాలి, వాళ్ళకి ఏం అవసరం ఉంది అనేది మన ప్రాచీన కాలంలో గొప్ప వాళ్ళు కానీ వివిధ దేశాలు, మన దేశానికి సంబంధించిన వాళ్ళు కానీ ఇతర దేశాలకు సంబంధించిన వాళ్ళు కానీ వివిధ రంగాలకు చెందిన వాళ్ళు, వాళ్ళందరికీ కూడా ఒక్కొక్కరికి 10 సేకరించి నేను ఒక 6 నెలల పాటు ఇష్టపడి, కష్టపడి కాకుండా ఇష్టపడి నేను చేసిన పని విజయవంతంగా పూర్తి చేశాను. మంచి ఫీడ్బ్యాక్ వస్తుంది, అందరూ అభినందిస్తున్నారు. ఈ పుస్తకం పూర్తి రంగుల్లో ముద్రించాము. తర్వాత ఈ పుస్తకానికి సిల్క్ అనే సంస్థ యుఎస్లో శివరామకృష్ణ శాస్త్రి గారు ఆర్థిక సహాయం అందించారు, వారికి కూడా నా కృతజ్ఞతలు. వారు 2 పుస్తకాలు మాకు ఆర్థిక సహాయం అందించారు. ఈ విజ్ఞుల మాటలు విజయానికి బాటలు ఈ బుక్ కూడా దొరుకుతుంది వెబ్సైట్లో మీకు, దీనికి మంచి ఆదరణ లభిస్తుంది. అంటే దీని ఈ గొప్ప గొప్ప వాళ్ళు చేసినటువంటి పనులు లేకపోతే వాళ్ళు చెప్పినటువంటి మాటలు మీరు వీటిలో ఈ బుక్లో పెట్టారు కదా, ఈ పుస్తకాలు చదివినటువంటి స్టూడెంట్స్ అంటే ఈ రోజుల్లో మరి పిల్లలు ఈ పుస్తకాలు ఎంతవరకు చదువుతున్నారు అనేటువంటిది మీకు ఏమన్నా ఫీడ్బ్యాక్ ఉందా? వస్తుంది సార్, చాలామంది కూడా చెప్తున్నారు, మాకు చాలా ఉపయోగపడుతుంది. 100 మంది చెప్పిన మాటలు, 100 మంది గురించి మాకు తెలుస్తుంది, 100 మంది ఫోటోలు, వారు నిలువైతే ఫోటో మేము ముద్రించాము రంగుల్లో, అందరు దాదాపు అందరి సంతకాలు కూడా సేకరించి నేను అందులో పొందుపరిచాము ఆ పుస్తకంలో. ఈ విధంగా ఒక వినూత్నంగా ఉందని ఇది మాకు ఉపయోగపడుతుంది చాలా. ప్రతి ఇంట్లో కూడా డైనింగ్ టేబుల్ దగ్గర కానీ డ్రాయింగ్ టేబుల్ పైన రూమ్లో కానీ ట్యూబ్వే మీద ఉండాల్సిన పుస్తకం ఇది, లైబ్రరీలో ఉండాల్సిందని చెప్పేసి అందరూ అభిప్రాయపడుతున్నారు. అంటే మీకు ఎందుకు అంటే ఈ పుస్తకం చూస్తుంటే అందరూ అంటే ఏదో బస్ సైజ్ కాకుండా మొత్తం ఫుల్ సైజ్ ఫొటోస్ వాళ్ళ దగ్గర ఉన్నాయి కదా, ఇట్లాంటి ఒక ఆలోచన, తర్వాత వాళ్ళ సంతకాలు కూడా వీలైనన్ని సేకరించాలి అనేటువంటి ఆలోచన, ఫుల్ సైజ్ ఫోటోలు మొత్తం మనిషి ఫోటో పెట్టాలనేటువంటి ఆలోచన ఎందుకు కలిగింది మీకు ప్రత్యేకంగా? నేను వినూత్నంగా చేయాలి, ఒకటి నాదంటూ ఒక ముద్ర వేయాలి. చాలా పుస్తకాలు చూస్తుంటాము, నేను కొంచెం అంటే క్రియేటివిటీగా నేను ఆర్టిస్ట్ని బొమ్మలు అది వేసేవాడిని, అట్లా ఆ క్రమంలో వచ్చిన ఆలోచన ఇది. చాలామంది కూడా బస్ సైజ్ ఫొటోస్ చూస్తుంటాం మనము, ఎవరి పూర్తి నిలువెత్తు ఫోటోలు మనం పుస్తకాల్లో కనపడడం అర్థంగా ఉంది. నేను నాకు వచ్చిన ఆలోచనని ఆకల్ల రాఘవేంద్ర గారికి ఇలాంటి మిత్రులతో నేను పంచుకున్నప్పుడు వాళ్ళు చాలా బాగుంటుంది, మేము కూడా సహకరిస్తామని చెప్పేసి మా వాళ్ళందరూ కూడా నన్ను అభినందిస్తూ ప్రోత్సహించారు. తర్వాత అండి, ఇప్పుడు మీరు చాలామందివి అంటే విజ్ఞుల మాటలు అంటే పెద్దవాళ్ళ యొక్క మాటలు మన విజయానికి జీవితంలో ఎలా బాటలు పరుస్తాయో మీరు ఈ పుస్తకంలో చూపించారు. వాళ్ళ మాటలు అంటే వాళ్ళు చెప్పినటువంటి పలు సందర్భాల్లో చెప్పినటువంటి మాటలన్నీ ప్రచురించారు మీరు. ఇలా చదువుతున్నప్పుడు, ఇలా వీటిని సేకరిస్తున్నప్పుడు, ఇవన్నీ చదివిన తర్వాత మీకేమనిపించింది పర్సనల్గా? ఇవి తప్పకుండా ఉపయోగపడతాయి సార్. నేను కూడా ఇట్లాంటివి కొటేషన్స్ కానీ స్ఫూర్తిదాయకమైన మాటలు పుస్తకాలు చదివి నేను నిత్య జీవితంలో ఇట్లాంటి మంచి మంచి కార్యక్రమాలు నిర్వహించగలుగుతున్నాను. ప్రతిరోజు కూడా నేను పుస్తకాలు చదువుతాను. ప్రతిరోజు కూడా వివిధ పత్రికల్లో, వివిధ దినపత్రికల్లో కానీ వారపత్రికల్లో కానీ వచ్చే కొటేషన్స్ చదివి నేను మోటివేట్ అవుతుంటాను. అందుకని ఇవి చాలా ముఖ్యం. ఎవరికైనా కూడా చదివింది మళ్ళీ ఇంకోసారి చదవడం కూడా తప్పులేదు, మంచి విషయము. అందుకని నేను ఈ విషయాన్ని నలుగురికి చెప్పాలని అనుకున్నాను. ఈ పుస్తకం మళ్ళీ పునఃప్రచురణ కూడా మీరు చేసినట్టున్నారు కదండి, రెండో ఎడిషన్ కూడా మళ్ళీ చేశారు మీరు. అంటే మంచి స్పందన రాబట్టి మీరు ఇట్లా చేశారు. వీటిని మీరు ఎక్కడెక్కడ డిస్ట్రిబ్యూట్ చేస్తుంటారు? ఇవి మొదట మేము 2500 కాపీలు వేసాము. అమెరికాలోని శివరామకృష్ణ జాస్తి గారు 1000 కాపీలు, వారు అమెరికాలోను, వారు గుంటూరు ఉన్న గ్రామంలో కూడా వారు అందరికీ ఉచితంగా అందించారు విద్యార్థులకి. మిగతా 1500 కాపీలు నేను కొందరికి, నేను స్వయంగా విద్యార్థులకి బహుమతిగా కానీ లేదా ఇట్లా ఇస్తూ కొన్ని కాపీలు మటుకు మేము స్వయంగా అమ్మగలిగాము. ఆ వచ్చిన డబ్బుతో మళ్ళీ రెండో ప్రింట్ వేయించాము. చాలా అద్భుతమైనటువంటి ఆలోచన. అంటే ఒక పెద్దవాళ్ళు అందరూ విజయం సాధించినటువంటి ఒక వ్యక్తి చాలా ఎంతో కష్టపడి తన ఎక్స్పీరియన్స్ ద్వారా కానివ్వండి, తన జీవితంలో అనుభవించినటువంటి విశేషాల ద్వారా కానీ ఎన్నో విషయాలు చెప్తారు. అలాంటివి చాలా గొప్ప గొప్ప వాళ్ళందరివి కూడా అవి చెప్పారు. దీంట్లో మీకు బాగా నచ్చినటువంటి ఒక కొటేషన్ కానీ లేకపోతే ఒక సందర్భంలో మాట కానీ ఏమన్నా మీకు గుర్తుందా? మదర్ థెరిసా గారు చెప్పింది, నేను ఈ సందర్భంగా చెప్తాను. 9 సంవత్సరాల తరబడి కష్టించి నిర్మించిన సౌధాన్ని ఎవరో ఒకరు రాత్రికి రాత్రే కూల్చేయవచ్చు, అయినా తిరిగి నిర్మించు. నీలోని అత్యున్నతమైన దానిని ఎలాగైనా ఈ ప్రపంచానికి అందించు. ఈ మాట నా జీవితంలో చాలా ఉపయోగపడింది. అంతకుముందు మిత్ర అనే సంస్థను స్థాపించి కొన్ని అనివార్య కారణాల వల్ల అది క్లోజ్ చేయాల్సి వచ్చింది, మూసేయాల్సి వచ్చింది. చాలా బాధపడ్డాను. చాలా నేను స్థాపించింది ఇట్లా జరిగిందని చెప్పేసి చాలా ఆలోచించాను. ఇట్లా ఇటువంటి కొటేషన్, ఈ కొటేషన్ నాకు స్ఫూర్తి కలిగించింది. ఎందుకు మనం మనం చేయాలనుకున్న మంచి పని ఎందుకు ఆపడం? ప్రపంచానికి ఎందుకు మనం ఏదైనా ఇవ్వచ్చు కదా, మళ్ళీ ఎందుకు మొదలు పెట్టకూడదు అనేది కాంతి ఫౌండేషన్ అనే పేరుతో మళ్ళీ ప్రారంభించాను నా జీవిత గమనాన్ని. అంటే ఇప్పుడు వెనక్కి తిరిగి చూసుకున్న తర్వాత మీరు చెప్పినట్లు మిత్ర ఫౌండేషన్ స్థాపించి కొన్ని కారణాల వల్ల మీరు ఆపేశారు, మళ్ళీ కాంతి ఫౌండేషన్తో మీరు చేశారు, మళ్ళీ చేశారు. చేసిన తర్వాత ఇప్పుడు మదర్ థెరిసా ఏదైతే చెప్పారో, నువ్వు నిర్మించినటువంటి సౌధాన్ని కూల్చివేసినప్పుడు దాన్ని మళ్ళీ పునర్నిర్మించు, నీలో ఉత్తమమైన దాన్ని బయటికి తీసుకురా అన్నప్పుడు, ఇప్పుడు మీరు మళ్ళీ కాంతి ఫౌండేషన్ స్థాపించి ఇలా ముందుకు వెళ్తూ కార్యక్రమాలు చేస్తున్నప్పుడు మీలో అత్యుత్తమంగా ఇవాళ నేను చాలా గొప్పగా చేశాను, ఈ మాట కరెక్ట్ అని ఎప్పుడు అనిపించింది మీకు? చాలాసార్లు అనిపించింది సార్. నాకు ఈ 1 సంవత్సరంలోనే నేను అనేక అదేమంటారు అనేక అభినందనలు అందుకున్నాను. వివిధ కార్యక్రమాలు నిర్వహించగలిగాము, మంచి పేరు వచ్చింది మాకు. చాలా మంచి కార్యక్రమాలు నిర్వహించాము. పత్రికల వాళ్ళు కానీ టెలివిజన్ వాళ్ళు కానీ గుర్తించి వాళ్ళు మా గురించి ప్రోగ్రామ్స్ చేయడము, మాకు అడగకుండానే విరాళాలు అందించడము, అట్లా ఫేస్బుక్లో కూడా మిత్రులు మాకు సహకరించడము, ఆర్థికంగా ఆదుకోవడము జరుగుతుంది. మేము సరైన నిర్ణయమే తీసుకున్నానని అనిపిస్తుంది. తర్వాత అంటే మీరు ప్రచురించినటువంటి మరొక పుస్తకం మాటలతో చేసేటువంటి రకరకాల ఆటలు, ఈ పుస్తకంకి ప్రేరణ ఏమిటి, ఎందుకు మీరు ఈ పుస్తకాన్ని ముద్రించారు? విజ్ఞాన మాటలు విజయానికి బాటల పుస్తకంలో 100 మంది చెప్పిన 1000 సూక్తులను తీసుకొని ఆధారంగా వాటిల్లో నుంచి సరళమైన పదాలని 1000 పదాలతో శివరామకృష్ణ జాస్తి గారు నేను ఇద్దరం కలిసి రూపొందించాము. ఈ ఆలోచన జాస్తి గారిది, ఇది వారు ఈ పుస్తకాన్ని రూపొందించారు. నేను సహకరించి ఇద్దరం కలిసి మేము ఈ పుస్తకాన్ని రూపొందించాం. అమెరికాలో కానీ మన దేశంలో కానీ పిల్లలకి తెలుగు భాష మీద పట్టు రావాలనే ఒక ఆలోచనతో ఈ పుస్తకం రూపొందించాం. అంటే దీనివల్ల ప్రయోజనం ఏమిటి విద్యార్థులకి కానీ లేకపోతే ఎవరికి కానీ, ఏమిటి ప్రయోజనం, ఎట్లా? 1000 పదాల మీద పట్టొస్తుంది ఈ పుస్తకం అంతా చదివి మనం పజిల్స్ పూర్తి చేస్తే తెలుగు పదాల మీద, భాష మీద మనకి ఇంట్రెస్ట్ వస్తుంది అని మేము భావిస్తున్నాం. ఇప్పుడు మరో పాట విందామండి. దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు. ఇది జుమ్మంది నాదం చిత్రంలో. జుమ్మంది నాదం చిత్రంలోని దేశం అంటే మట్టి కాదు ఈ పాట విందామండి. దేశమంటే మతం కాదు, గతం కాదు, అడవి కాదో, గొడవ కాదో, అన్న చేతి గన్ను కాదో, క్షుద్రభేదం పాడుతున్న ఉగ్రవాదం కాదు కాదో, తీవ్ర వ్యాధిగా మారుతున్న తీవ్రవాదం కాదు కాదో. దేశమంటే గగనమంటిన కుంభకోణం కాదు కాదో, చట్టసభలో పట్టుకున్న జుట్టు జుట్టు కాదు కాదో, రాజధానుల రాజభవనపు రాసలీలలు కాదు కాదో, అబలపై అమ్లాన్ని చల్లే రాజకమే కాదు కాదో, పరిధి దాటిన గాలి వార్తల ప్రసారాలు కాదు కాదో, సందు దొరికితే మంది చేసే సమ్మె కాదో, బందు కాదో, ప్రాణధనమానాలు తీసే పగల సెగల పొగలు కాదో. దేశమంటే పల్చు ప్రేమగా జీవించు, ద్వేషమెందుకు సాటి మనిషిని సోదరుడిగా ఆదరించు, హింసలెందుకు సమస్యలను నవ్వుతో పరిష్కరించు, క్రోధమెందుకు కరుణ పల్చు, స్వార్థమెందుకు సహకరించు, పంతమెందుకు పలకరించు, కక్షలెందుకు కౌగిలించు, మల్లె పూల లాంటి బాలల తెల్ల కాగితమంటి బ్రతుకులు రక్త చరితగా మారకుండా రక్ష కలిగించు, కొత్త బంగారు భవిత నేడే కానుకందించు, దేశమంటే మట్టి కాదో, దేశమంటే మనుషులో, దేశమంటే మట్టి కాదో, దేశమంటే మనుషులో, దేశమంటే మనుషులో, దేశమంటే మనుషులో, దేశమంటే మనుషులో. దేశమంటే కందుకూరి రాము గారితో మనం మాట్లాడుతూ చాలా విషయాలు మనం తెలుసుకుంటున్నాం. రాము గారు, ఇప్పుడు మీరు చెప్పారు ఇందాక మీకు పెయింటింగు తర్వాత ఈ స్టాంపుల సేకరణ ఇవన్నీ హాబీ అని. పెయింటింగు మీరు స్వతహాగా మీకు వచ్చినటువంటి విద్య, లేకపోతే మీరు ఎవరి దగ్గరన్నా నేర్చుకున్నారా? దాంట్లో విచిత్రమైనటువంటి అంటే మీకు చక్కని ఒకటి అంటే మొక్కజొన్న దీనితో మీరు చేసినటువంటి కళాకృతులు ఇవన్నీ చూస్తూ జరుగుతుంది మేము. ఇవి ఎలా చేయాలని మీకు ఆలోచన, అంటే క్రియేటివిటీ మీరు మీ సొత్తు అని చెప్పి మీరు ఇందాక చెప్పారు, అంటే చక్కగా వీటిల మీద ఆలోచిస్తున్నారు కాబట్టి దీనికి ఉత్తేజం ఎలా కలుగుతూ ఉంటుంది? నేను చిన్నప్పటి నుంచి కూడా నాకు కనపడే మంచిగా అనిపించిన పెయింటింగ్ వేసేవాడిని. వాణిదేవ్ గారు అని పివి నరసింహారావు గారి కూతురు దగ్గర నేను వాటర్ కలర్స్ పెయింటింగ్స్లో నేను డిప్లొమా నేర్చుకున్నాను. ఆ తర్వాత నా సొంతంగా ఫ్యాబ్రిక్ కలర్స్ పెయింటింగ్ మీద ప్రయోగం చేశాను. ఫ్యాబ్రిక్ కలర్స్తో నేను పాట్ పెయింటింగ్ టెరకోటా పార్ట్స్ పైన నేను పెయింటింగ్ వేయడం మొదలుపెట్టాను. అది అందరూ కూడా మెచ్చుకొని వాళ్ళు నేను బహుమతిగా ఇచ్చేవాడిని తెలిసిన వాళ్ళకి, కావాల్సిన వాళ్ళకి. వాళ్ళందరూ కూడా నన్ను చాలా బాగుంది, మీరు కంటిన్యూ చేయండి అని చెప్పడంతో టెరకోటా పార్ట్స్ పైన వాటర్ ఫ్యాబ్రిక్ కలర్స్తో నేను రకరకాల ప్రయోగాలు చేశాను. ఆ క్రమంలో నేను ఫెవిక్రిల్ ప్లస్ ఫెవికాలు ప్లస్ సెరామిక్ పౌడర్తో కలిపి మోల్డింగ్ వర్క్ నేర్చుకున్నాము. చాలా వివిధ ప్రదర్శనలు ఇచ్చాము, పిల్లలకు కూడా ట్రైనింగ్ కార్యక్రమాలు నిర్వహించాము. శిల్పారామంలో 15 రోజుల పాటు ప్రదర్శన కూడా నిర్వహించాము. మంచి పని అండి. మరి ఇట్లాంటివి మీరు స్కూల్స్లో అంటే ఇప్పుడు మీరు ఏదైతే చెప్పారో మీరు చేసేటువంటి వీటిల్లో పిల్లలకి వాళ్ళలో ఉత్సుకత, తర్వాత వాళ్ళలో క్రియేటివిటీని పెంపొందించడానికి, వాళ్ళకి రెగ్యులర్గా ఉండేటువంటి ఈ చదువులతో పాటు కొంత ఆలోచన శక్తి చురుకుతనం రావడానికి, మరి ఇట్లాంటివి మీరు ఇప్పటివరకు ఎన్ని స్కూల్స్లో చేసి ఉండొచ్చు? దీని మీద ప్రత్యేకంగా ఇట్లా వర్క్షాప్స్ అలా పెట్టి వాళ్ళందరికీ నేర్పించాలనేటువంటి ఆలోచనలు ఏమైనా ఉన్నాయా? వర్క్షాప్ కాదు కానీ కొన్ని ప్రభుత్వ పాఠశాలలో కానీ ప్రైవేట్ పాఠశాలలో కూడా నేను సేకరించిన వాటితో ప్రదర్శనలు ఏర్పాటు చేస్తాను. వాళ్ళకి స్ఫూర్తి కలుగుతుంది, ఇట్లా ఇవన్నీ కూడా చేయవచ్చు, వాటితో జనరల్ నాలెడ్జ్ ఇంప్రూవ్ అవుతుంది పిల్లలకి, ఇట్లా ఎన్ని రకాలుగా కూడా చేయొచ్చు, ఒక వ్యక్తి ఇవన్నీ కూడా సేకరించవచ్చు. స్టాంపులు తీసుకుంటే స్టాంపుల్లో వివిధ దేశాలకు చెందిన రకరకాల పక్షులు, తర్వాత రాజకీయ నాయకులు కానీ ఇట్లా రకరకాలుగా జనరల్ నాలెడ్జ్ మనకు ఇంప్రూవ్ అవుతుంటుంది స్టాంపులు కానీ తర్వాత కాయిన్స్ కానీ. అందుకని పిల్లలకి మేము స్ఫూర్తి కలిగించడానికి నేను సేకరించిన వాటితో ప్రదర్శనలు ఏర్పాటు చేస్తుంటాను. అలాగే ఇప్పుడు ఈ పెయింటింగ్స్తో ఈ క్రియేటివ్ వర్క్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి కూడా నేర్పించాలనేటువంటి ఏదైనా ఆలోచన ఉందా? ప్రస్తుతం అయితే సమాజ సేవ పైన పూర్తిగా మనసు పెట్టి పనిచేస్తున్నాము. సమాజ సేవలో మీరు ఇంకా నెక్స్ట్ నేత్రదానం ఒకటి మీరు టేకప్ చేసినటువంటి అంశం ఒకటి, ఎట్లా చేస్తున్నారు వాటిని, దాని ఆవశ్యకత ఏమిటి? నేత్రదానం చాలా ముఖ్యమైనది. మేము చాలా సంవత్సరాల నుంచి అందులో హాస్టల్స్కి వెళ్ళి వాళ్ళకు కావాల్సిన సదుపాయాలు ఏర్పాటు చేస్తున్న క్రమంలో వచ్చిన ఆలోచన. సుభాష్ గుప్తా గారు అందుడు, తను ఒక హాస్టల్ నిర్వహిస్తున్నారు అందులో బాలబాలికల కోసం. మేము ఒక 5-6 సంవత్సరాలుగా వాళ్ళకి చాలా రకంగా తోడ్పడుతున్నాము. వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు నాకు వచ్చింది వీళ్ళకి ఇంకా ఏదైనా చేయాలనే ఆలోచన, నేత్రదానాన్ని కూడా మేము తీసుకుంటే బాగుంటుందనే ఆలోచనతో నేత్రదానంపై ఒక పోస్టర్ని రూపొందించాము. కొన్ని కార్యక్రమాల్లో మేము నేత్రదాన పత్రాలను సేకరించాము, అది కూడా మంచి తృప్తినిస్తుంది. ఇప్పుడు మరొక పాట విందామండి, మీకు ఇష్టమైన ఒక పాట. కుర్రాళ్ళు కుర్రాళ్ళు అందమైన జీవితం నుంచి ఈ పాట వింటుంది. అందమైన అనుభవం నుంచి పాట. రామో గారు మరి సమాజానికి తన వంతు ఏదైనా చేయాలనేటువంటి ఒక తాపత్రయంతో పలు కార్యక్రమాలు చేపట్టారు. వాటిల్లో పుస్తక ప్రచురణ ఒకటి, తర్వాత నేత్రదానం ఒకటి, తర్వాత పేద విద్యార్థులకి వీలైనంత సహాయం చేయటం ఒకటి. ఇవి కాకుండా మీరు చేసేటువంటి ఇంకా కార్యక్రమాలు ఫర్దర్ ఏం చేయాలని మీరు డిసిషన్ తీసుకున్నారు? మా కాంతి ఫౌండేషన్ ద్వారా పేద విద్యార్థుల వీలైనంత వరకు వీరంత ఎక్కువ మంది పేద విద్యార్థుల జీవితాల్లో వెలుగు నింపాలనే మా ప్రయత్నం. అది ఏ రంగంలోనైనా ఏ రకంగానైనా మేము చేయాలనేది మా తాపత్రయం అంతే. ప్రముఖ గారు, ఇప్పుడు వ్యక్తిత్వ వికాసం మీద మీరు ఇంతకుముందు చెప్పారు, కొన్ని సెమినార్లు కండక్ట్ చేస్తున్నాం అనేటువంటి విషయం చెప్పారు. మీరు ఇప్పటివరకు మీరు కూడా వ్యక్తిత్వ వికాసంలో చాలామంది రచయితలు లేకపోతే వ్యక్తిగతంగా వాళ్ళని కలిసినటువంటి సందర్భాల్లో వాళ్ళ దగ్గర నుంచి మీరు ఉత్తేజం పొందారు. ఈ వ్యక్తిత్వ వికాసానికి సంబంధించినటువంటి మీరు చేస్తున్నటువంటి ప్రయత్నాలు ఏ విధంగా ఉన్నాయి? గత 15 నెలలుగా దిల్సుఖ్ నగర్లో ప్రతి నెల 2వ ఆదివారంలో మేము వ్యక్తిత్వ వికాస రంగ నిపుణుల ద్వారా మేము విద్యార్థులకు ఉచితంగా సెమినార్స్ నిర్వహిస్తుంటాము. ప్రతి నెల క్రమంగా నిర్వహిస్తాము. ఇక్కడికి వచ్చి విద్యార్థులు స్ఫూర్తి పొందుతారు, వాళ్ళ జీవితంలో నిలదొక్కుంటారు, వాళ్ళ ఉద్యోగాలకు కావాల్సిన స్కిల్స్ కానీ ఇంకా వాళ్ళ జీవితానికి అవసరమైన ఇవన్నీ కూడా వాళ్ళు నేర్చుకుంటారు. ఇది మాకు తృప్తినిస్తుంది, మాకైనా కానీ విద్యార్థులకైనా కూడా ఉపయోగపడదు. అంటే ప్రతి నెల 2 వారంలో మీరు తెలుసుకు నగర్లో ఎక్కడ కండక్ట్? సాయి డిగ్రీ అండ్ పీజీ కాలేజీలో మేము నిర్వహిస్తాము. 10:30 దాదాపు 2-3 గంటల పాటు ఆ రంగానికి చెందిన సైకాలజిస్టులు కానీ లేకుంటే నిపుణులు కానీ మాకు వారు సేవలు ఉచితంగా అందిస్తారు. వివిధ టాపిక్స్ పైన టైం మేనేజ్మెంట్ కానీ తర్వాత బాడీ లాంగ్వేజ్ కానీ ఇట్లా రకరకాల టాపిక్స్ పైన మేము ఇంటర్వ్యూని ఎలా ఎదుర్కోవాలి, ఉద్యోగాన్ని కూడా ఎలా సమర్థవంతంగా నిర్వహించాలి, జీవితంలో వచ్చిన ఆటపోట్లను ఎట్లా ఎదుర్కోవాలి అనే రకరకాలుగా మేము నిపుణుల ద్వారా మేము ప్రసంగాలు ఇప్పిస్తుంటాం. దీనికి మీరు విద్యార్థులకి ఇంటిమేషన్ ఎలా ఇస్తారంటారు? ఎస్ఎంఎస్ ద్వారా, ఫేస్బుక్ ద్వారా, మా వెబ్సైట్లో, వీలైతే పత్రిక ద్వారా మేము సమాచారాన్ని అందిస్తాం. ప్రతి సెమినార్కి, నెలలో జరిగేటువంటి సెమినార్కి ఎంతమంది విద్యార్థులు వస్తూ ఉంటారు? 50 నుంచి 100 మంది వరకు వస్తుంటారు. ఇంటర్మీడియట్, తర్వాత డిగ్రీ, తర్వాత సివిల్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు, ఇంజనీరింగ్ చదివే విద్యార్థులు ఇంటి వాళ్ళు వస్తుంటారు ఈ కార్యక్రమాలకి. మామూలుగా మీరు పిలిపించేటువంటి ఈ వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, ఈ మీరు చెప్పినటువంటి ఈ నిపుణులు, వ్యక్తిత్వ వికాస నిపుణులు కానీ తర్వాత ఈ విజయానికి సంబంధించినటువంటి చెప్పే నిపుణులు, మీరు ప్రతి నెల వాళ్ళనే పిలుస్తుంటారా లేకపోతే కొత్త కొత్త వ్యక్తుల్ని మీరు పిలిపిస్తూ ఉంటారా? ఆ రంగాల్లో ప్రసిద్ధులైన వాళ్ళని సైకాలజిస్టులు కానీ లేకుంటే లెక్చరర్స్ కానీ ప్రత్యేకంగా ఒక టాపిక్ పైన వాళ్ళకి కమెంట్ ఉన్న వాళ్ళని మేము పిలిపిస్తుంటాం. కొందరు వ్యక్తిగతంగా వాళ్ళే ఉత్సాహం చూపెట్టి మేము ఇస్తాము లెక్చర్, మేము మా సర్వీసెస్ వాడుకోండి అని చెప్పేసి వస్తుంటారు. ఇట్లా రకరకాలుగా జరుగుతుంది సార్. అంటే ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి మీరు చెప్పినటువంటి విద్యార్థులు ఎక్కువ వాళ్ళు కాన్సన్ట్రేషన్ చేసేటువంటి విషయం ఏమిటి, అంటే వాళ్ళు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు ఏమిటి? ప్రస్తుతం ఉద్యోగం ఎట్లా పొందాలి, ఉద్యోగానికి కావాల్సిన అర్హతలు ఏంటి, ఇంటర్వ్యూని ఎట్లా ఎదుర్కోవాలి, అట్లాంటి విషయాల మీదనే వాళ్ళు ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. జనరల్గా మీకు సంబంధించినటువంటి మీరు అబ్జర్వ్ చేస్తున్నారు, ఇప్పుడు యువతకు సంబంధించి, బాలలకు సంబంధించి మీరు చేస్తున్నారు కాబట్టి, సమాజంలో వ్యక్తిత్వ వికాసానికి ఉన్నటువంటి అవసరం ఏ విధంగా ఉంది, వాళ్ళు ఎటువంటి ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు అనే విషయాల మీద మీరు ఏమన్నా కాన్సన్ట్రేషన్ చేయడం జరిగిందా? వ్యక్తిత్వ వికాసం అనేది అందరికీ ఎంతైనా అవసరమే. ప్రస్తుతం సమాజంలో మనం ఎన్నో చూస్తున్నాము, ఎన్నో గమనిస్తున్నాము. తర్వాత ప్రస్తుతం ఇప్పుడు విద్యార్థులు కానీ ఎవరైనా కానీ బాగుపడడానికి ఎన్ని మార్గాలు ఉన్నాయో, చెడిపోవడానికి కూడా అన్ని మార్గాలు ఉన్నాయి. ఏది మంచి, ఏది చెడు, ఎట్లా వెళ్ళాలి, ఏంటి అనేది, మీకు కావాల్సిన నైపుణ్యం ఏంటి, ఈ నైపుణ్యం సాధిస్తే మీకు ఏ రంగంలో వెళ్తారు, మీకు అలా మనం చాలా విషయాలు, చాలా టాపిక్స్ ఉన్నాయి. ఇవి తప్పకుండా ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుంది. ఉదాహరణకి యడమూరి వీరేంద్రనాథ్ గారు రాసిన వ్యక్తిత్వ వికాస పుస్తకాలు నా జీవితానికి నేను అనువయించుకున్నాను, నేను వృద్ధిలోకి వచ్చాను, ఇప్పుడు సమాజానికి నా వంతు సహాయం అందిస్తున్నాను. ఈ వ్యక్తిత్వ వికాసం పుస్తకాలు కానీ లేకుంటే ప్రసంగాలు కానీ తప్పకుండా అవసరం. ఇప్పుడు మీకు ఇష్టమైన మరో పాట అండి. ఎంతో రసికుడు దేవుడు రాజా రమేష్ చిత్రం నుంచి ఈ పాట వినిపించమని కోరుతున్నాను. రాజా రమేష్ చిత్రం నుంచి ఆ పాట విందామండి. ఎంతో రసికుడు దేవుడు, ఎన్ని పూలెన్ని రంగులెన్ని సొగసులిచ్చాడు, అన్నిటిలో నిన్నే చూడమన్నాడు. ఎంతో రసికుడు దేవుడు, ఎన్ని పూలెన్ని రంగులెన్ని సొగసులిచ్చాడు, అన్నిటిలో నిన్నే చూడమన్నాడు. ఎంతో రసికుడు దేవుడు, ఎంతో రసికుడు దేవుడు. చేసినాడు, రంగులన్నీ రంగదించి పూత పూసినాడు, పూలన్నీ ఏరి నీ బొమ్మ చేసినాడు, రంగులన్నీ రంగరించి పూత పూసినాడు, ఆ ఘుమ ఘుమలు కుమ్మరించి శ్వాస నింపినాడు, నీ శ్వాస నింపినాడు, నీ పెదవులలో పూదే నీ పొదిగి తీర్చినాడు. ఎంతో రసికుడు దేవుడు, నల్లని కురులలోకి మల్లె పూలు సొగసు, పసిడి రంగు ప్రియురాలికి గులాబీలు మెరుగు, నల్లని కురులలోకి మల్లె పూలు సొగసు, పసిడి రంగు ప్రియురాలికి గులాబీలు మెరుగు, ముద్దులకు మోముకు ముద్ద బంతి పొందిక, మొత్తంగా ఏ పువ్వు నీకు సాటి రాదుగా. ఎంతో రసికుడు దేవుడు, ఎన్ని పూలెన్ని రంగులెన్ని సొగసులిచ్చాడు, అన్నిటిలో నిన్నే చూడమన్నాడు. ఎంతో రసికుడు దేవుడు. కందుకూరి రాము గారు, కాంతి ఫౌండేషన్ ప్రెసిడెంట్, వారు సమాజానికి అవసరమైనటువంటి కొన్ని కార్యక్రమాలు చేపట్టారు. ఆ కార్యక్రమాలు ఎలా చేస్తున్నారో మనం తెలుసుకుంటున్నాం. ఇప్పుడు వారిని అడిగి బాలల గురించి మీరు చేసేటువంటి కార్యక్రమాలు, పుస్తకాలు ప్రచురణ, లేకపోతే ఆర్థిక సహాయం, తర్వాత ఇప్పుడు చాలామంది ఇంగ్లీష్ మీడియం స్కూల్స్లో చదువుతున్నారండి, బాగా పేద విద్యార్థులు మాత్రమే ఈ గవర్నమెంట్ స్కూల్స్కి వెళ్ళటం మనం చూస్తున్నాం కదా, మీరు ప్రచురించేటువంటి పుస్తకాల విషయంలో మరి అందరికీ అందుబాటులో ఉండే విధంగా ఈ పిల్లలు కనీస అవసరాలు తీరి ఈ ప్రభుత్వ పాఠశాలల్లో ఈ పుస్తకాలు చదివే విధంగా వాళ్ళని మీరు ఉత్తేజపరచడానికి ఏం చేస్తుంటారు, అంటే మీరు ఇచ్చిన పుస్తకాలు సద్వినియోగం అవ్వటానికి ఏం చేస్తుంటారు? మేము హెడ్ మాస్టర్స్ కానీ టీచర్స్ కానీ వాళ్ళకి ఇస్తాము, వాళ్ళని చూడమని చెప్పి చెప్తుంటాము. ఒక్కొక్క క్లాస్కి ఒక్కొక్క పుస్తకం ఇచ్చి పిల్లలని చెప్పించమని చెప్పి పిల్లలకి ఈ పుస్తకంలో ఉన్న విషయాలు చెప్పమని చెప్తుంటాము. మాకు రాష్ట్రంలో నుంచి నలుమూలల నుంచి మాకు ఫోన్ కాల్స్ వస్తుంటాయి, మా పుస్తకాలు చూసి మాకు పంపించమని టీచర్లు అడుగుతుంటారు. వాళ్ళందరికీ కూడా ఉచితంగా పోస్ట్ ద్వారా పంపిస్తుంటాము. వాళ్ళు ఇందులోని పుస్తకాల్లోని మంచి విషయాలన్నీ కూడా విద్యార్థులకు చేరవేరుస్తారు. ఇప్పుడు అంటే బాలలకి సంబంధించినటువంటి చదువు, చదువు మళ్ళీ చదువు, ఇది తప్పితే వేరే వ్యాపకం అటు పెద్దలు కానీ ఇటు టీచర్లు చెప్పినప్పటికీ కానీ కేవలం చదువు మీద మాత్రమే కాన్సన్ట్రేషన్ చేసి మిగతా విషయాల మీద కొంచెం శ్రద్ధ తగ్గినట్లుగా ప్రస్తుతం సమాజంలో అట్లాగే ఉంది. ఆటలు తర్వాత ఇంకా పుస్తక పఠనం చాలా అవసరం, అందుకనే మేము పుస్తక పఠనాన్ని మేము ప్రోత్సహిస్తున్నాము. ఆటల మీద కూడా ప్రస్తుతం మేము ఒక పుస్తకాన్ని రూపొందిస్తున్నాము, ఆటల యొక్క ప్రాముఖ్యత, ఆటలు ఆడితే ఏంటి లాభం అనేది. పుస్తక పఠనం మేము పుస్తక పరిచయ కార్యక్రమాలు మేము నిర్వహిస్తున్నాము. ఇంతకుముందు 3 పుస్తకాలను మేము పరిచయం చేసాము. ఈ పుస్తకంలోని విలువ, పుస్తకాన్ని రాసిన రచయిత కానీ, పుస్తకాన్ని చదివిన ఒక పాఠకుడు కానీ పాఠకులతో మనం వచ్చిన ఆడియన్స్తో షేర్ చేసుకుంటారన్నమాట. బుక్ షేరింగ్ అనే ప్రోగ్రామ్ని డాక్టర్ వింజమూరి సూర్యప్రకాష్ గారు ప్రారంభించారు. ఆ కార్యక్రమాన్ని మేము కూడా వెళ్ళినప్పుడు నిర్వహిస్తుంటాము. పుస్తక పరిచయ కార్యక్రమం చాలా మంచిది, ఇది అందరికీ ఆ పుస్తకాన్ని చదివే సమయం ఉండదు. అట్లా పుస్తకం రాసిన రచయిత కానీ మరెవరైనా ఆ పుస్తకం గురించి దాంట్లో ఉన్న విలువ మంచి విషయాలని మనకు చెప్తారన్నమాట. అంటే పుస్తకం చదవాలి అనేటువంటి ఆసక్తిని మీరు ఎలా క్రియేట్ చేయదలుచుకున్నారు? ఎందుకంటే పుస్తకం చదవటం అనేటువంటిది ఇప్పుడు మామూలుగా టీవీ చూస్తాము, లేకపోతే ఇతర వ్యాపకాల మీదే పిల్లల దృష్టి ఎక్కువ ఉంటుంది ఉన్న సమయంలో. అటువంటి సమయంలో పుస్తకాలు చదవాలి, పుస్తకం మంచిది అనేటువంటి ఛాన్స్ని వాళ్ళ మీద క్రియేట్ చేయడానికి మీరు ఏం చేస్తుంటారు? నా జీవితమే ఉదాహరణగా చెప్తుంటాను పిల్లలకి. నేను చిన్న కింది స్థాయి నుంచి పైకి వచ్చాను, ఈ స్థాయిలో అసిస్టెంట్ మేనేజర్ స్థాయిలో ఉన్నాను. ఒకప్పుడు ఆఫీస్ బాయ్గా జాయిన్ అయ్యాను. నేను ఆఫీస్ బాయ్గా పనిచేసుకుంటూనే నేను పుస్తకాలు, పత్రికలు, వారపత్రికలు, మా నాన్నగారు పత్రికలు ఇంటికి తెప్పించేవాళ్ళు, వారపత్రికలు కానీ దినపత్రికలు కానీ కొని చదివేవాళ్ళము. ఆ అలవాటు మంచి విషయాలు నేర్చుకోవడానికి తందమామ, బాలమిత్ర ఇట్లాంటి పుస్తకాలన్నీ కూడా మేము చదివి మేము నేర్చుకున్నాం జీవితం గురించి. ఈ పుస్తకాలతో నేను స్ఫూర్తి పొందాను. జీవితంలో పైకి ఎదగాలని, జీవితంలో ఏదో సాధించాలని ఒక తపన ఏర్పడింది. ఆఫీస్లో కూడా మంచి పై పోస్టుకి వెళ్ళాలంటే విద్యార్హతలు కావాలని చెప్పేసి, ఇట్లాంటి విషయాలన్నిటి కూడా నాకు పుస్తకం ప్రేరణ. కాబట్టి పుస్తకం యొక్క విలువను ఈ విధంగా అందరికీ మేము చెప్పే ప్రయత్నం చేస్తున్నాం. మీకు ఇవన్నీ చేయడానికి వనరులు ఎలా సమకూరుతుంటాయి అంటే, మీరు చెప్పినట్లు మీ ఫ్రెండ్స్ ద్వారా అనే కాకుండా మరి మీరు చేపట్టేటువంటి వినూత్నమైనటువంటి కార్యక్రమాల కోసం దానికి చాలా ఆర్థికపరమైనటువంటి అవసరాలు ఉంటాయి, వాటిని ఎట్లా పూడ్చుకుంటుంటారు మీరు? మిత్రుల ద్వారా, బంధువుల ద్వారా, లేదా ఆఫీస్ కొలీగ్స్ చాలా రకరకాలుగా ప్రతి నెల ఇచ్చేవాళ్ళు ఉన్నారు మా ఆఫీస్లో కొలీగ్స్. తర్వాత ఏదైనా పుట్టినరోజు, పెళ్లిరోజు, లేదంటే అట్లాంటి సందర్భాల్లో మాకు వాళ్ళు ఆర్థిక సహాయం ఇస్తుంటారు. నువ్వు మంచి కార్యక్రమాలు నిర్వహిస్తున్నావు, ఈ డబ్బు ఉపయోగించుకోమని చెప్పేసి చాలామంది అడగకుండానే ఇస్తుంటారు. అలాగే ఇప్పుడు ఆన్లైన్ ఫ్రెండ్స్, ఫేస్బుక్ మిత్రులు చాలా దేశాల్లో ఉన్నారు. మేము నిర్వహించే సామాజిక కార్యక్రమాలకి స్పందించి వాళ్ళ వంతుగా ఎంత కొంత డబ్బు పంపిస్తుంటారు. ఇట్లా రకరకాలుగా మేము ఆర్థిక సహాయం తీసుకుంటున్నాం. ఇప్పుడు మరో పాట విందామండి. జనని నయనాల వెలిగించే రోజు నేడు, శ్రీదేవి చిత్రం. చాలా చిన్నప్పుడు పాత సినిమా ఇది. మేము స్కూల్లో చదువుకున్నప్పుడు జనగాంలో మా టీచర్ పాడేది. నాకు మన మరపురాని అనుభూతిగా ఉంటుంది ఇది. మరపురాని ఈ పాట మీరు వినిపించమని కోరుతున్నాను. మా ఎస్టీ ఫౌండేషన్ ప్రెసిడెంట్ కందుకూరి రాము గారి ద్వారా పలు విషయాలు తెలుసుకుంటున్నాం. సమాజ సేవ లేకపోతే నలుగురికి ఉపయోగపడటం అనేటువంటి వాటి గురించి ఇప్పుడు మీరు చేస్తున్నటువంటి కార్యక్రమాలు రాము గారు చేస్తున్నప్పుడు రకరకాలైనటువంటి మీరు చెప్పినట్లు ఇంతకుముందు మీరు ఎదుర్కొన్న ఇబ్బందులే కాకుండా రోజు కూడా ఈ డబ్బులు సేకరించడంలో ఎందుకంటే ఆర్థిక పరమైనటువంటి ఇవి లేకుండా తోడ్పాటు లేకుండా చాలా కార్యక్రమాలు చేయం. మనం టైము పెట్టినా కానీ కొంత ఆర్థిక పరమైనటువంటివి కావాలి, తర్వాత సమయాన్ని వెచ్చించాలి. ఈ సమయాన్ని వెచ్చించడానికి వాటికి మీకున్నటువంటి వ్యక్తిగత పనులకు తోడు, కుటుంబ పనులతో తోడు ఇట్లా చేయటానికి మీకు ఉండేటువంటి ఎదుర్కొనే కష్టాలు జనరల్గా ఎలా ఉంటాయి? కష్టాలు, ఇష్టమైన పని చేసినప్పుడు మనకు కష్టం అనిపించదు, కొన్ని అవరోధాలు ఏర్పడుతుంటాయి, దాన్ని అధిగమించి ముందుకెళ్ళాలి. వీటన్నిటి కూడా నాకు ఒక కొటేషన్ ఈ సందర్భంగా నేను చెప్తాను. స్వామి వివేకానంద గారు చెప్పింది, ఒక భావాన్ని స్వీకరించండి, దాన్నే మీ జీవితాశయంగా చేసుకోండి, దాన్నే మననం చేయండి, దాన్నే కలగనండి, దానిలోనే పరవశులై జీవించండి. మీ మెదడు, కండరాలు, నరాలు, శరీరంలోని ప్రతి భాగం కూడా ఆ భావంతో తన్మయం కావాలి. ఇదే కార్యసిద్ధికి దారి అని స్వామి వివేకానంద గారు చెప్పారు. ఇట్లాంటి మాటలు నాకు స్ఫూర్తినిస్తుంటాయి. తర్వాత అభినందనలు చెప్తుంటారు, ఫీడ్బ్యాక్ ఇస్తుంటారు. తర్వాత ఎవరైనా బయటకి కార్యక్రమాలకు వెళ్ళినప్పుడు, ఏదైనా మీటింగ్కి వెళ్ళినప్పుడు విద్యార్థులు కనపడి, సార్ మీరు ఈ పుస్తకం రాశారు కదా, మీరు కందుకూరి రాము గారు కదా, మీ ఆటోగ్రాఫ్ ఇవ్వండి, మీతో ఫోటో దిగుతాను, తర్వాత మీరు బ్లెస్సింగ్స్ ఇవ్వండి అని చెప్తుంటే ఇంకా నాకు జీవితంలో ఇంతకంటే కావాల్సింది ఏముంది అని అనిపిస్తుంటుంది. జీవితం సార్థకమైందని అనిపిస్తుంటుంది. అలా మనకు ఒక ఉత్తేజాన్ని వాళ్ళందరూ ఇస్తుంటారు కాబట్టి మనం చేసేటువంటి పనుల మీద వచ్చేటువంటి స్పందన, పెద్దవాళ్ళ నుంచి మనం తీసుకునేటువంటి మాటలు, మనం చేసేటువంటి కార్యానికి ఏదన్నా ఇబ్బందులు ఎదురైనప్పటికీ కూడా మనం ముందరకు వెళ్ళటానికి దోహదపడుతుంది అంటాను. ఈ సందర్భంగా ఒక చిన్న ఉదాహరణ చెప్తాను మీకు. చెప్పండి. అశోక్ అనే వికలాంగుడికి మేము వీల్చైర్ ట్రైసైకిల్ ఇప్పించాం. కొన్ని రోజుల తర్వాత అతను వచ్చి, అంతకుముందు దిల్సనార్లో 2000కి ఉద్యోగం చేసేవాడు, చిన్న ఉద్యోగం, ఎక్కువ చదువుకోలేదు, హాస్టల్లో ఉంటున్నాడు తను. ఆ ఉద్యోగం కూడా పోయింది, సార్ నేను నాకు ఏదైనా ఉపాధి కల్పించండి, నేను వ్యాపారం చేసుకుంటాను అన్న. ఏం చేస్తావు అని అడిగితే, నేను ఏదైనా పాన్ షాప్ లాంటిది పెట్టుకుంటాను అన్న. కొత్తపేటలోని మహాలక్ష్మి థియేటర్ దగ్గర అతనికి పాన్ షాప్ పెట్టించాము, దాదాపు 15,000 రూపాయలు పెట్టి. తను స్థిరపడ్డాడు జీవితంలో, రోజు ఎంతో కొంత ఆదాయం వస్తుంది. ఆ పాన్ షాప్లో నా ఫోటో అక్కడ పెట్టుకున్నాడు తను. ఎందుకంటే, సార్ మీరే నాకు జీవితాన్ని ఇచ్చారు అని చెప్పి చెప్తారు. అట్లాంటి సంఘటనలు జీవితంలో అనేకం మాకు ఎదురవుతుంటాయి, వీటితోనే మేము స్ఫూర్తి పొందుతుంటాం. చాలా అద్భుతమైనటువంటి విషయం. అంటే మనిషి జీవనానికి అవసరమైనటువంటి తోడ్పాటు చాలా అవసరం, ఎందుకంటే జీవనం నడవటం చాలా ఇంపార్టెంట్ కాబట్టి దాన్ని నడిపించడానికి మీరు ఒక చోదక శక్తి లాగా ఉపయోగపడ్డారు కాబట్టి మీ ఫోటో ఆయన్ని పెట్టుకున్నారు. చాలా అద్భుతమైనటువంటి విషయం అండి. మరి మీరు మరిన్ని సేవా కార్యక్రమాలు మరింత ఉత్సాహంతో ఇస్తూ, నింపుతూ, మీరు పొందుతూ సమాజానికి మీరు ఒక వెలుగు చుక్కై నడవాలని కోరుకుంటూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్నాం. నమస్కారం. నమస్కారం సార్. ఇంతవరకు మీరు భావతరంగాలు ఈ కార్యక్రమంలో క్రాంతి ఫౌండేషన్ ప్రెసిడెంట్ శ్రీ కందుకూరి రాము గారితో సంభాషణ కార్యక్రమం విన్నారు. పరిచయకర్త శ్రీ ఏ రాజ్బాబు గారు.